124 సర్వమంగళ సం భా సర్వమంగళ సర్వప్రకారేణ శుద్ధ విశిష్ట చైతన్యరూపేణ మంగళ పరమానందస్వరూప అత్ర బహువ్రీహే రవినక్షితత్వాత్ విసక్షితాయాం సుందరకాయో రాజేత్యాదినత్ సమాసార్థః అథవా సర్వేషాం మంగళమ్యస్యః సా తథా సర్వైః ప్రకారేః ధ్యాన కీర్తన పూజా నమస్కారాద్యర్చన భక్తిజన్య కైంకర్యేః జడానామపి మంగళం సుఖం యస్యాః జాయతే సా తథా సర్వేషామాత్మరూపతయా ప్రతీయమానం మంగళ సుఖస్వరూపం యస్యాః సేతి వా సర్వశబ్దవాచ్యః సర్వకారణం సిసః తస్య మంగళం సుఖం యస్యాః జాయతే సా తథా సచ్చిన్మవః స్యః 8 సాతిగా తస్యానందమయీ శివ ఇతి నచనాత్. అథవా మంగళశబ్దేన మంగళహేతుభూతాః స్త్రియో లక్ష్యంతే సర్వేషాం ప్రాణినాం మంగళం మంగళసాధనభూతాః యోషాః స్వాభిన్న సచ్చిదానందవనయస్యాః సా తథా ఏతస్యేవానందస్యాన్యాని భూతాని మాత్రముపజీవంతి ఇతి శ్రుతే రిత్యర్థః తే శంకర 12-26 వరకు 201 శంకర గ్రంథరత్నావళి. అశుభాని నిరాచస్తే తనోతి శుభసులితిం స్మృతిమా తేణ యత్పుంసాం బ్రహ్మ తన్మగలం విదుహ అకల్యాణరూపత్వాత్ నిత్యకల్యాణ సంశ్రేయత్ స్మతృణాం నరదత్వాచ్చ బ్రహ్మ తన్మంగళం విదుహ ఇత్యాది నచనాత్ ఓం సర్వమంగళాయే నమః. ఆం వి సర్వవిధములుగా శుద్ధ చైతన్యరూపముతో మాయా విశిష్ట చైతన్యముతో పరమేశ్వరి లోకమునకు కళ్యాణప్రదమైన దగుట చేత అఖండ పరమానందరూపిణి ఇచట బహువ్రీహి సమాసము వినశ్రీ తము కాదుగనుక పై రీతిగా అర్థము చెప్పనగును. బహువ్రీహి సమాసము చెప్పికొనెనచో సర్వమంగళములు గలది అని చెప్పినచో సుందరావయవములు అను రీతిగా సమాసార్థము చెప్పికొనవలసి గలరాజుయుండును. అథవా సర్వజీవుల యొక్క కళ్యాణము స్వరూపముగా గదిగాన సర్వమంగళ సర్వవిధములైన ధ్యాన నామసంకీర్తన పూజ నమస్కార అర్చన భక్తిజన్యములైన కైంకర్యము లకలన ఆరుగులకు సైతము ఏ దేవి వలన మంగళము సుఖము కలుగుచున్నదో యామె సర్వమంగళ. 202 తాత్రిశతి భాష్య సర్వప్రాణులకు ఆత్మస్వరూపముగా గోచరించినట్టి సుఖస్వరూపము గలదగుట వలన ఆమె సర్వమం సర్వశబ్దవాచ్యుడు సర్వకారణుడు నైన శివునికి ఆనందము ఏ పరమేశ్వరి వలన కలుగుచున్నదో ఆమె సర్వమంగళ. సచ్చిన్మయః శివః సాక్షాత్తస్యానందమయీ శివ శివుడు సత్యజ్ఞాన స్వరూపుడు. శివాని సాక్షాత్తు ఆపరశివుని యొక్క ఆనందస్వరూపిణి యను నచనము వలన శివునికి ఆనంద సంధాత్రి పరమేశ్వరి యని తెలియచున్నది. పక్షాంతరమున మంగళ శబ్దముచేత సర్వమంగళము లకు కారణభూతలైన స్త్రీలు పరిలక్షితులగుదురు. సమస్త దేహధారులకు మంగళ సుఖ సాధనభూతలైన స్త్రీలు పరమేశ్వరికి కంటే అభిన్నమైన సచ్చిదానంద స్వరూపములు గలవారుగుట చేత ఆమె సర్వమంగళ. ఏతస్యేవ నందస్యాన్యాని భూతాని మాత్రముపజీవంతి ఇతరమైన భూతకోటి యంతయు బ్రహ్మానందస్వరూపమైన ఈ శివానందములో నల్పాంశమును మాత్రమే అనుభవించుచున్నది యను శృతివచనము వలన నిజలు. ప్రాణిజాతము పరమేశ్వరి యొక్క సచ్చిదానంద స్వరూపము కంటే అభిన్న స్వరూపము గల స్త్రీల వలన సర్వసుఖములను అనుభవించుచున్నందున స్త్రీలు సాక్షాత్తు పరమేశ్వరి స్వరూపము గలవారని భావము. 203 శంకర గ్రంథరత్నావళి. బ్రహ్మతత్వము అశుభములను పోగొట్టి శుభ సమూహమును కలిగించుచున్నది. స్మరణ మాత్రము చేతనే అట్టి బ్రహ్మతత్వము పురుషులకు అనగా జీవులకు సుఖము నీచుచున్నది. అట్టి బ్రహ్మను మంగళం అని తెలియదురు. బ్రహ్మ విషనిరపేకమైన సహజానందరూపము అతి కళ్యాణకారి నిత్యానందస్వరూపము నిత్యకళ్యాణ సంశయ విస్మరించు వారలకు సర్ప్రదము నగుట వలన బ్రహ్మను మంగళం అని తెలియదురు. ఇత్యాది వచనములననుసరించి బ్రహ్మాణి యగు లలితాంబిక సర్వమంగళ యను సార్థక నామముతో విరాజిల్లుచున్నది.